కృష్ణయజుర్వేదే క్రమపాఠే పంచమకాండే పంచమః ప్రశ్నః ప్రారంభః. ఏకేన ఏకేన సగ్గస్థాపయతి సగ్గస్థాపయతి యజ్ఞస్య సగ్గస్థాపయతి సంస్థాపయతి యజ్ఞస్య సంతత్యై సంతత్యా అవిచ్ఛేదాయ సంతత్యా సంతత్యై అవిచ్ఛేదాయ ఇంద్రాః అవిచ్ఛేదాయేత్యవిచ్ఛేదాయ ఐంద్రాః పశవః పశవో యే ముష్కరాః ముష్కరాయత్ ఇదైంద్రాః ఐంద్రాః సంతః సంతోగ్నిభ్యః అగ్నిభ్యః ఆలభ్యంతే అగ్నిభ్యేత్యగ్నిభ్యః ఆలభ్యంతే దేవతాభ్యః ఆలభ్యంత ఇత్యాలభ్యంతే దేవతాభ్యః సమదం సమదం దధాతి సమదమిది సామదం దధాత్యాగ్నేయైః ఆగ్నేయైః సృష్టుభ్యః సృష్టుభోయాజ్యానువాక్యాః యాజ్యానువాక్యా కురయాద్ యాజ్యానువాక్యా ఇది యాజ్యానువాక్యా కురయాద్యేయీ ఆగ్నేయీస్ తేనాగ్నేయా ఆగ్నేయాత్ష్టుభస్తేన తేనైంద్రా ఇంద్రా సమృద్ధ్యై సమృద్ధ్యైన సమృద్ధ్యాది సమృద్ధ్యై దేవతాభ్యః సమదం సమదం దధాతి సమదమిది సామదం దధాతి వాయవే వాయవే నియుత్వతే నియుత్వతే తూపరం నియుత్వత ఇది నియుత్వతే తూపరమా ఆలభతే లభతే తేజ తేజోగ్నేః అగ్నేర్వాయుః వాయుస్తేజసే తేజస ఏష ఏష ఆలభ్యతే లభ్యతే తస్మాత్ తస్మాద్యద్రియన్ యద్రియన్ వాయు వాయుర్వాతి వాతి తద్రియన్ తద్రియన్ అగ్ని అగ్నిర్దహతి దహతి స్వం స్వమేవ ఏవ తత్తేజ తేజోను అన్వేతి ఏతి యత్ యన్న నియుత్పతే నియుత్పతే స్యాత్ నియుత్పత ఇది నియుత్పతే స్యాదత్ ఉన్మాద్యేత్ మాద్యేద్యజమాన యజమానో నియుత్పతే నియుత్పతే భవతి నియుత్పత ఇది నియుత్పతే భవతి యజమానస్య యజమానస్యానున్మాదాయ అనున్మాదాయ వాయుమతీ అనున్మాదాయేత్యనుమాదాయ వాయుమతీ శ్వేతవతీ వాయుమతీ ఇది వాయుమతీ శ్వేతవతీ యాజ్యానువాక్యే శ్వేతవతీ శ్వేతవతీ యాజ్యానువాక్యే భవతః యాజ్యానువాక్యే ఇది యాజ్యానువాక్యే భవతః సతేజస్వాయ సతేజస్వాయ హిరణ్యగర్భః సతేజస్వాయేతి సతేజహాత్వాయ హిరణ్యగర్భస్సం హిరణ్యగర్భ ఇది హిరణ్యగర్భః సమవర్తత అవర్తతాగ్రే అగ్ర ఇతి ఇత్యాఘారం ఆఘారమా ఆఘారమిత్యాఘారం ఆఘారయతి ఘారయతి ప్రజాపతిః ప్రజాపతిర్వై ప్రజాపతిరితి ప్రజాపతిః వై హిరణ్యగర్భః హిరణ్యగర్భః ప్రజాపతేః హిరణ్యగర్భ ఇది హిరణ్యగర్భః ప్రజాపతేరనురూపత్వాయ ప్రజాపతేరితి ప్రజాపతేః అనురూపత్వాయ సర్వాణి అనురూపత్వాయేతి అనురూపత్వాయ సర్వాణి వై వా ఏషః ఏష రూపాణి రూపాణి పశూనాం పశూనాం ప్రతి ప్రత్యా ఆలభ్యతే లభ్యతే యత్ యత్శ్మశ్రుణః శ్మశ్రుణస్తత్ తత్పురుషాణాం పురుషాణాగుం రూపం రూపం యత్ యత్తూపరః తూపరస్తత్ తదశ్వానాం అశ్వానాం యత్ యదన్యతోదన్ అన్యతోదన్ తత్ అన్యతోదన్నిత్యన్యతః దన్ తద్గవాం గవాం యత్ యదవ్యాః అవ్యా ఇవ ఇవ శఫాః శఫాస్తత్ తదవీనాం అవీనాం యత్ యదజః అజస్తత్ తదజానాం అజానాం వాయుః వాయుర్వై వై పశూనాం పశూనాం ప్రియం ప్రియం ధామ ధామయత్ యద్వాయవ్యః వాయవ్యో భవతి భవత్యేతం ఏతమేవ ఏవైనం ఏనమభి అభిసంజానానాః సంజానానాః పశవః సంజానానా ఇది సంజానానాః పశవో ఉపతిష్ఠందే తిష్ఠందే వాయవ్యః వాయవ్యః కార్యా కార్యా ప్రజాపత్యాహు ఆహుర్యద్వాయవ్యం వాయవ్యం కుర్యాద్ కుర్యాత్ ప్రజాపతేః ప్రజాపతేర్యాద్ ప్రజాపతేరిది ప్రజాపతేః యాద్యత్ యత్ప్రజాపత్యం ప్రజాపత్యం కుర్యాద్ ప్రజాపత్యమిది ప్రజాపత్యం కుర్యాద్వాయోః వాయోరియాద్ ఇయాద్యత్ యద్వాయవ్యః వాయవ్యః పశుః పశుర్భవతి భవతి తేన తేన వాయోః వాయోర్న మైతి ఏతి యత్ ప్రజాపత్యః ప్రజాపత్యః పురోడాశః ప్రజాపత్యేతి ప్రజాపత్యః పురోడాశో భవతి భవతి తేన తేన ప్రజాపతేః ప్రజాపతేర్న ప్రజాపతేరిది ప్రజాపతేః నైతి ఏతి యత్ యద్వాదశకపాలః ద్వాదశకపాలస్తేన ద్వాదశకపాల ఇది ద్వాదశాకపాలః తేన వైశ్వానరాత్ వైశ్వానరాన్న నైతి ఏత్యాజ్ఞా వైష్ణవం ఆజ్ఞా వైష్ణవమేకాదశకపాలం ఆజ్ఞా వైష్ణవమిత్యాజ్ఞా వైష్ణవం ఏకాదశకపాలం ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం నిర్వపది వపతి దీక్షిష్యమాణ దీక్షిష్యమాణోగ్ని అగ్నిః సర్వాః సర్వా దేవతాః దేవతా విష్ణుః విష్ణుర్యజ్ఞః యజ్ఞో దేవతాః దేవతాశ్చ చైవ ఏవ యజ్ఞం యజ్ఞం చ సా ఆరభతే రభతేగ్నిః అగ్నిరవమః అవమో దేవతానాం దేవతానాం విష్ణుః విష్ణుః పరమః పరమో యత్ యదాజ్ఞా వైష్ణవం ఆజ్ఞా వైష్ణవమేకాదశకపాలం ఆజ్ఞా వైష్ణవమిత్యాజ్ఞా వైష్ణవం ఏకాదశకపాలం నిర్వపతి ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం నిర్వపతి దేవతాః నిర్వపతీతి నిహేవపతి దేవతా ఏవ ఏవో భయతః ఉభయతః పరిగృహ్య పరిగృహ్య యజమానః పరిగృహ్యేతి పరిగృహ్య యజమానోవ అవరుంధే రుంధే పురోడాశేన పురోడాశేన వై వై దేవాః దేవా అముష్మిన్ అముష్మిన్ లోకే లోకాఆర్ధ్వమన్ ఆర్ధ్వమన్ చరుణా చరుణాస్మిన్ అస్మిన్ యః యః కామయేత కామయేతముష్మిన్ అముష్మిన్ లోకే లోకరుధ్వయాం రుధ్వయామిది ఇది సహ స పురోడాశం పురోడాశం కుర్వీత కుర్వీతముష్మిన్ అముష్మిన్నేవ ఏవ లోకే లోకరుధ్నోతి రుధ్నోతి యత్ యదష్టాకపాలః అష్టాకపాలస్తేన అష్టాకపాల ఇత్యష్టాకపాలః తేనాగ్నేయః ఆగ్నేయో యత్ యత్రికపాలః త్రికపాలస్తేన త్రికపాల ఇది త్రికపాలః ఏన వైష్ణవః వైష్ణవః సమృద్ధ్యై సమృద్ధ్యై యః సమృద్ధ్యా ఇది సమృద్ధ్యై యః కామయేత కామయేతాస్మిన్ అస్మిన్ లోకే లోకరుధ్వయాం రుధ్వయామితి ఇది సహ స చరుం చరుం కుర్వీత కుర్వీతాగ్నేః అగ్నేర్ఘృతం ఘృతం విష్ణోః విష్ణోస్తండులాః తండులాస్తస్మాత్ తస్మాచ్చరుః చరుః కార్యః కార్యోస్మిన్ అస్మిన్నేవ ఏవ లోకే లోకరుధ్నోతి రుధ్నోత్యాదిత్యః ఆదిత్యో భవతి భవతీయం ఇయం వై వా అదిభిః అదితిరస్యాం అస్యామేవ ఏవ ప్రతి ప్రతిష్టతి తిష్టత్యథో అథో అస్యాం అథో ఇత్యథో అస్యామేవ ఏవాధి అధియజ్ఞం యజ్ఞం తనుతే తనుతేయః యో వై వై సంవత్సరం సంవత్సరముఖ్యం సంవత్సరమితి సంవత్సరం ముఖ్యమభృత్వా అభృత్వా అగ్నిం అగ్నిం చినుతే చినుతే యథా యథా సామి సామి గర్భః గర్భోపపద్యతే అపపద్యతే తాదృక్ అపపద్యతే ఇత్యవాపద్యతే తాదృగేవ ఏవ తత్ తదార్తిం ఆర్తిమా ఆర్చేద్ ఛేద్వైశ్వానరం వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలం పురస్తాత్ ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం పురస్తాన్నిః నిర్వపేత్ అపేత్ సంవత్సరః సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సరః వా అగ్నిః అగ్నిర్వైశ్వానరః వైశ్వానరో యథా యథా సంవత్సరం సంవత్సరమాప్వా సంవత్సరమిది సంవత్సరం ఆప్వా కాలే కాల ఆగతే ఆగతే విధాయతే ఆగత ఇత్యాగతే విజాయత ఏవ విజాయత ఇతి విజాయతే ఏవమేవ ఏవ సంవత్సరం సంవత్సరమాప్వా సంవత్సరమిది సంవత్సరం ఆప్వా కాలే కాల ఆగతే ఆగతే అగ్నిం ఆగత ఇత్యాగతే అగ్నిం చినుతే చినుతేన నార్తిం ఆర్తిమా ఆర్చతి యచ్చత్యేషా ఏషా వై వా అగ్నేః అగ్నేః ప్రియా ప్రియాధనోః తనోర్యత్ యద్వైశ్వానరః వైశ్వానరః ప్రియాం ప్రియామేవ ఏవాస్య అస్య తనువం తనువమవ అవరుంధే రుంధే త్రీణి త్రీణ్యేతాని ఏతాని హవీగుంషి హవీగుంషి భవంతి భవంతి త్రయః త్రయ ఇమే ఇమే లోకాః లోకా ఏషాం ఏషాం లోకానాం లోకానాగం రోహాయ రోహాయేదిరోహాయ ప్రజాపతిః ప్రజాః ప్రజాపతిరిది ప్రజాపతిః ప్రజా సృష్ట్వా ప్రజా ఇది ప్రజాః సృష్ట్వా ప్రేణా ప్రేణాను అను ప్రావిశత్ అవిషత్తాభ్యః తాభ్యః పునః పునః సంభవితుం సంభవితుం న సంభవితమిది సంభవితుం నాశక్నోత్ అశక్నోత్ సః సోఽబ్రవీత్ అబ్రవీద్ రుద్ధవత్ రుద్ధవదిత్ ఇత్సః సయః రోమా మేత ఇత పునః పునః సంచినవద్ సంచినవదితి సంచినవదితి సంచినవద్ ఇది తమ్ తమ్ దేవాః సమచిన్వన్ అచిన్వన్ తదః తతో వై వైతే త ఆర్ధ్వమన్ ఆర్ధ్వమనయత్ యత్ సమచిన్వన్ సమచిన్వన్ తత్ సమచిన్వన్నితి సమచిన్వన్ తచిత్యస్య చిత్యస్య చిత్యత్వం చిత్యత్వం యః చిత్యత్వమితి చిత్యాత్వం యదేవం ఏవం విద్వాన్ విద్వానగ్నిం అగ్నిం చినుదే చినుదర్ధ్నోతి రుధ్నోజ్జేవ ఏవ కస్మై కస్మైకం కమగ్ని అగ్నిశ్చీయతే శీయతీ ఇత్యాహు ఆహురగ్నివాన్ అగ్నివానసాని అగ్నివానిత్యగ్నివాన్ రసానీతి ఇది వై వా అగ్ని అగ్నిశ్చీయతే శీయతేగ్నివాన్ అగ్నివానేవ అగ్నివానిత్యగ్నివాన్ ఏవోది భవతి కస్మై కస్మైకం కమగ్ని అగ్నిశ్చీయతే శీయతీ ఇత్యాహు ఆహుర్దేవా దేవామాన మా వేదన్ వేదన్నితి ఇది వై వా అగ్ని అగ్నిశ్చీయతే శీయతే విదు విదురేనం ఏనం దేవా దేవా కస్మై కస్మైకం కమగ్ని అగ్నిశ్చీయతే శీయతీ ఇత్యాహు ఆహుర్గృహీ గృహ్యసాని అసానీతి ఇది వై వా అగ్ని అగ్నిశ్చీయతే శీయతే విహి గృహ్యేవ ఏవతి భవతి కస్మై కస్మైకం కమగ్ని అగ్నిశ్చీయతే చీయత ఇది ఇత్యాహు ఆహు పశుమాన్ పశుమానసాని పశుమానిది పశుమాన్ రసానీతి ఇది వై వా అగ్ని అగ్నిశ్చీయతే చీయతే పశుమాన్ పశుమానేవ పశుమానిది పశుమాన్ ఏవతి భవతి కస్మై కస్మైకం కమగ్ని అగ్నిశ్చీయతే చీయత ఇది ఇత్యాహు ఆహు సప్త సప్తమాహ మా పురుషా పురుషా ఉప ఉపజీవాన్ జీవానితి ఇది వై వా అగ్ని అగ్నిశ్చీయతే శ్రీయతే త్రయ త్రయ ప్రాంచ ప్రాంచస్త్రయ త్రయ ప్రత్యంచ ప్రత్యంచ ఆత్మా ఆత్మా సప్తమ సప్తమ ఏతావంత ఏతావంత ఏవైనం ఏనముష్మిన్ అముష్మిన్ లోకే లోక ఉప ఉపజీవంది జీవంది ప్రజాపతి ప్రజాపతిరగ్నిం ప్రజాపతిరితి ప్రజాపతి అగ్నిమచికీషత అచికీషతం తమ్ పృథివీ పృథివ్యబ్రవీద్ అబ్రవీన్న నమయీ మయి అగ్నిం అగ్నిం చేష్యసే చేష్యసేతి అతిమా మా ధక్ష్యతి ధక్ష్యతి సాదశ్యమానా ప్రతిదశ్యమానావి అతిదశ్యమానేత్యతి దశ్యమానా విధవిష్యే ధవిష్యే సహ స పాపీయాన్ పాపీయాన్ భవిష్యసి భవిష్యసీతి ఇది సహ సోబ్రవీద్ అబ్రవీత్ తథా వై వా అహం అహం కరిష్యామి కరిష్యామి యథాన నాతిధక్ష్యతి అతిధక్ష్యతీతి అతిధక్ష్యతేత్యతి ధక్ష్యతి ఇది సహ స ఇమాం ఇమామభి అభ్యమృషత్ అమృషత్ ప్రజాపతి ప్రజాపతిస్వా ప్రజాపతి ప్రజాపతి సాదయతు సాదయతు తయా దేవతయాంగిరస్వత్ అంగిరస్వద్ధ్రువా ధ్రువాసీద సీదేతి ఇది ఇమాం ఇమామేవ ఏవేష్టకాం ఇష్టకాం కృత్వా కృత్వోప ఉపాధత్త అధత్తానదిదాహాయ అనదిదాహాయేత్ అనదిదాహాయేత్యనదిదాహాయ యత్ప్రతి ప్రత్యగ్నిం అగ్నిం చిన్వీత చిన్వీత తత్ తదభి అభిమృషేత్ మృషేత్ ప్రజాపతి ప్రజాపతిస్వా ప్రజాపతి ప్రజాపతి స్వా సాదయతు సాదయతు తయా దేవతయా దేవతయాంగిరస్వత్ అంగిరస్వద్ధ్రువా ధ్రువాసీద సీదేతి ఇది ఇమాం ఇమామేవ ఏవేష్టకాం ఇష్టకాం కృత్వా కృత్వోప ఉపధత్తే ధత్తేన జిదాహాయ అనదిదాహాయ ప్రజాపతి అనదిదాహాయేద్యనదీదాహాయ ప్రజాపతిరకామయత ప్రజాపతిరతి ప్రజాపతి అకామయత ప్ర ప్రజాయేయ జాయేయేతి ఇది సహ స ఏతమ్ ఏతముఖ్యం ముఖ్యమపశ్యత్ అపశ్యత్తం తగుం సంవత్సరం సంవత్సరమవిభ సంవత్సరమిది సంవత్సరం అవిభస్తత తో వై వై సహ స ప్రజాయత ప్రజాయత తస్మాత్ తస్మాత్ సంవత్సరం సంవత్సరం భార్య సంవత్సరమిది సంవత్సరం భార్య ప్రైవ ఏ జాయతే జాయతే తమ్ తమ్ వసవ వసవో బ్రువన్ అబ్రువన్ ప్రత్వం త్వమజనిష్టా అజనిష్టా వయమ్ వయమ్ ప్రజాయామహి జాయామహ ఇది తమ్ తమ్ వసుభ్య వసుభ్య ప్ర వసుభ్యరి వసుభ్య ప్రాయచ్చత్ ప్రయచ్చత్తం తంద్రీణి త్రీణ్యహారాని అహాన్యబిభురు అబిభరుస్తేన తేన త్రీణి త్రీణి చతాని శతాన్యసుగంధ అసగంధ త్రయస్త్రిగంశతం త్రయస్త్రిగంశతం చ త్రయస్త్రికంశతమిది త్రయ త్రికంశతం చతస్మాత్ తస్మాత్్యహం త్ర్యహం భార్యః త్ర్యహమిది త్రి అహం భార్యః ప్రైవ ఏవ జాయతే జాయతే తాన్ తాన్ రుద్రాః రుద్రా అబ్రువన్ అబ్రువన్ ప్రయూయం యూయమజనిధ్వం అజనిధ్వం వయం ప్రజాయామహి జాయామహ ఇది తమ్ తగం రుద్రేభ్యః రుద్రేభ్యః ప్రాయచ్ఛన్ అయచ్ఛందం తగం షట్ షడహాని అహాన్యబిభరుః అబిభరుస్తేన తేన త్రీణి త్రీణి చషదాని శతాన్యసృజంత అసృజంత త్రయస్త్రికం శతం త్రయస్త్రికం శతం చ త్రయస్త్రికం శతమిది త్రయ త్రికం శతం చతస్మాత్ తస్మాచ్చడహం షడహం భార్యః షడహమితి షట్ అహం భార్యః ప్రైవ ఏవ జాయతే జాయతే తాన్ తానాదిత్యాః ఆదిత్యా అబ్రువన్ అబ్రువన్ ప్రయూయం యూయమజనిధ్వం అజనిధ్వం వయం ప్రజాయామహి జాయామహ ఇది తమ్ తమాదిత్యేభ్యః ఆదిత్యేభ్యః ప్రాయచ్ఛన్ ప్రయచ్ఛందం తమ్ ద్వాదశ ద్వాదశాహాని అహాన్యబిభరుః అబిభరుస్తేన ఏన త్రీణి త్రీణి చశతాని శతాన్యసృజంత అసృజంత త్రయస్త్రికం శతం త్రయస్త్రికం శతం చ త్రయస్త్రికం శతమిది త్రయ త్రికం శతం చతస్మాత్ తస్మాద్వాదశాహం ద్వాదశాహం భార్యః ద్వాదశాహమిది ద్వాదశాహం భార్యః ప్రైవ ఏవ జాయతే జాయతే తేన తేన వై వైతే తే సహస్రం సహస్రమసృజంత అసృజంతోఘా ముఘాకం సహస్రతమీ సహస్రతమీయ సహస్రతమీమితి సహస్రాధమీ ఏవం ఏముఖ్యం ముఖ్యగం సహస్రం సహస్రం వేద వేద ప్రసహస్రం సహస్రం పశూన్ పశూనా ఆప్నోతి ఆప్నోతీత్యాప్నోతి యజుషా వై వా ఏషా ఏషా క్రియతే క్రియతే యజుషా యజుషా పచ్యతే పచ్యతే యజుషా యజుషా వి విముచ్యతే ముచ్యతే యత్ యదుఖా ఉఖా సా వై వా ఏషా ఏషైతర్హి ఏతర్హి యాతయామ్ని యాతయామ్ని సా యాతయామ్నీతి యాతయామ్ని సా న పునః పునః ప్రయుజ్యా ప్రయుజ్యేతి ప్రయుజ్యేతి ప్రాయుజ్యా ఇత్యాహో ఆహురగ్నే అగ్నే యుక్ష్వ యుక్ష్వా హి ఏ తవ తవ యుక్ష్వ యుక్ష్వా హి ఇదే బహూతమాన్ దేవహూతమాగం ఇది దేవహూతమానిచి దేవాహూతమాన్ ఇత్యుఖాయాం ఉఖాయాం జుహోతి జుహోతి తేన తేనైవ ఏవైనాం ఏనాం పునః పునః ప్రయుంక్తే యుంక్తే తేన ఏనాయాతయామ్ని అయాతయామ్నీయ అయాతయామ్నీత్యయాతయామ్ని యో వై వా అగ్నిం అగ్ని యోగే యోగ ఆగతే ఆగతే జునక్తి ఆగత ఇత్యాగతే జునక్తి యుంక్తే యుంక్తే యుంజానేషు యుంజానేష్వగ్నే అగ్నే యుక్ష్వ యుక్ష్వా హి ఏ తవ తవ యుక్ష్వ యుక్ష్వా హి ఇదే బహూతమాన్ దేవహూతమాగుమీది దేవహూతమానితి దేవాహూతమాన్ ఇత్యాహ ఆహైష ఏష వై వా అగ్నే అగ్నేర్యోగ యోగస్తేన తేనైవ ఏవైనం ఏనైలక్తి నక్తి యుంక్తే యుంక్తే జుంజానేషు జుంజానేషు బ్రహ్మవాదిన బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి న్యంగి అగ్నిశ్చేతవ్యాతవ్యా ఉత్తానా ఉత్తానా ఇది ఉత్తానా ఇత్యుత్ తానా ఇది వయసాం వయసాం వై వా ఏష ప్రతిమయా ప్రతిమయా చీయతే ప్రతిమయేది ప్రతిమయా చీయతే యత్ యదగ్ని అగ్నిర్యత్ యన్యంచం యంచం చినుయాద్ చినుయాద్ ప్రష్టిత ప్రష్టిత ఏనం ఏనమాహుదయ ఆహుదయర్చేయు ఆహుదయ ఇత్యాహుదయ ఋచ్ఛేయుర్యత్ యదుత్నం ఉత్నం న ఉత్నమిదానం న పతితుం పతితుం శక్నుయాద్ శక్నుయాదసువర్గ్య అసువర్గ్యోస్ అసువర్గేసువహార్య అత్ స్యాత్ ప్రాచీనం ప్రాచీనముత్నం ఉత్నం పురుషశీర్షం ఉత్నమిదానం పురుషశీర్షముప పురుషశీర్షమితి పురుషశీర్షం ఉపదధాది దాది ముఖద ముఖత ఏవేనం ఏనమాహుదయ ఆహుదయర్చ్ఛంది ఆహుదయ ఇత్యాహుదయ ఇచ్ఛంది నోత్నం ఉత్నం చినుదే ఉత్నమిదానం చినుదే సువర్గ్య స్వర్గోస్య స్వర్గ ఇది స్వహార్య అస్య భవతి భవతి శౌర్య శౌర్యాజుభవతి జుభవతి చక్షు చక్షురేవ ఏవాస్మిన్ అస్మిన్ ప్రతి ప్రతిదధాది దధాది ద్విహి ద్విర్జుహోది జుహోది ద్వే ద్వే హి ద్వే ఇది ద్వే హి చక్షుషీ చక్షుషీ సమాన్యా చక్షుషీ ఇది చక్షుషీ సమాన్యా జుహోది జుహోది సమానం సమానగం హి హి చక్షు చక్షు సమృద్ధి సమృద్ధి దేవాసురా సమృద్ధ్యా ఇది సమృద్ధి దేవాసురా సంయత్నా దేవాసురా ఇది దేవాసురా సంయత్త ఆసన్ సంయత్తరి సంయత్త ఆసంతే తే భామం పామం వసు వసు సన్ని న్యదధత అదధత తద్దేవా దేవా వామభృతా వామభృతా వృంజత వామభృతేది వామభృతా అవృంజత తద్వామభృత వామభృతో వామభృత్వం వామభృత ఇది వామభృత వామభృత్వం యత్ వామభృత్వమితి వామభృతత్వం యద్వామభృతం వామభృతముపదధాది వామభృతమితి వామభృతం ఉపదధాది వామం ఉపదధాదీత్యుపదధాది వామమేవ ఏవతయా తయా వసు వసు యజమాన యజమానో భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య వృందే వృందే హిరణ్యమూర్ధ్ని హిరణ్యమూర్ధ్ని భవతి హిరణ్యమూర్ధ్నిది హిరణ్యమూర్ధ్ని భవతి జ్యోతి జ్యోతిర్వై వై హిరణ్యం హిరణ్యం జ్యోతి జ్యోతిర్వామం వామం జ్యోతిష జ్యోతిషైవ ఏవాస్య అస్య జ్యోతి జ్యోతిర్వామం వామం వృందే వృందే ద్విజజు ద్విజుర్భవతి ద్విజుర్ది ద్విజజు భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ఆపో వరుణస్య వరుణస్య పత్నయ పత్నయ ఆసన్ ఆసంతా తా అగ్ని అగ్నిరభి అభ్యధ్యాయత్ అధ్యాయత్తా సమభవత్ అభవత్తస్య తస్య వేద వేదః పరా పరాపతత్ అపతత్తత్ తదియమ్ ఇదమభవత్ అభవద్యత్ యద్వితీయం ద్వితీయం పరాపతత్ పరాపతత్తత్ పరాపతది పరాపతత్ తదసౌ అసావభవత్ అభవదియమ్ ఇయమ్ వై వై విరాట్ విరాడసౌ విరాడితి వీరాట్ అసౌ స్వరాట్ స్వరాడ్యత్ స్వరాడితి స్వరాట్ యద్విరాజౌ విరాజా ఉపదధాది విరాజావితి వీరాజౌ ఉపదధాతి ఇమే ఉపదధాదీత్యుపదధాది ఇమే ఏవ ఇమే ఇతిమే ఏవోప ఉపధత్తే ధర్తేజత్ యద్వై వా అసౌ అసౌ రేత రేతసించతి సించతి తదస్యాం అస్యాం ప్రతి ప్రతిష్టతి తిష్టతి తత్ర ప్రజాయతే జాయతే తా తా ఓషధయ ఓషధయో వీరుధ వీరుధో భవంది భవంది తా తా అగ్ని అగ్నిరత్తి అత్యయ యేవం ఏవం వేద వేద ప్రైవ ఏ జాయతే జాయతే అన్నాద అన్నాదో భవతి అన్నాదైత్యన్నాద భవతి యో రేతస్వీ రేతస్వీ స్యాత్ స్యాత్ ప్రథమాయాం ప్రథమాయాం తస్య తస్య దిత్యాం చిత్యాముభే ఉభే ఉప ఉభే ఇత్యుభే ఉపదధ్యాత్ దధ్యాదిమే ఇమే ఏవ ఇమే ఇదిమే ఏవాస్మై అస్మై సమీచీ సమీచీ రేత సమీచీ ఇది సమీచీ రేతసించత సించతో యః యస్ సిక్తరేతా సిక్తరేతా స్యాత్ సిక్తరేతా ఇది సిక్తరేతా స్యాత్ ప్రథమాయాం ప్రథమాయాం తస్య తస్యాం చిత్యామన్యాం అన్యాముప ఉపదధ్యాత్ దధ్యాదుత్తమాయాం ఉత్తమాయామన్యాం ఉత్తమాయామిత్యుతమాయాం అన్యాగం రేత రేత ఏవ ఏవాస్య అసలు సిక్తం సిక్తమాభ్యాం ఆభ్యాముభయత ఉభయతః పరి పరిగృహ్ణాది గృహ్ణాది సంవత్సరం సంవత్సరం న సంవత్సరమిది సంవత్సరం నకం కంచన క్షణ ప్రత్యవరోహేత్ ప్రత్యవరోహేన్న ప్రత్యవరోహేది ప్రతి అవరోహేత్ నహి ఈమె ఇమేకం ఇమే ఇదిమే కంచన క్షణ ప్రత్యవరోహద ప్రత్యవరోహదస్త ప్రత్యవరోహత ఇది ప్రతి అవరోహద తదేనయో ఏనయోర్వ్రతం వ్రతయ యో వై వా అపశీర్షాణం అపశీర్షాణమగ్ని అపశీర్షాణమిపశీర్షాణం అగ్నించినుదే ఇనుదేపశీర్ష అపశీర్షాముష్మిన్ అపశీర్షేద్యుపశీర్ష అముష్మిల్లోకే లోకే భవతి భవతి యః యస్స శీర్షాణం సశీర్షాణం చినుదే సశీర్షాణమిది సశీర్షాణం చినుదే సశీర్ష సశీర్షాముష్మిన్ సశీర్షేది సశీర్ష అముష్మిల్లోకే లోకే భవతి భవతి చిత్తిం చిత్తిం జుహోమి జుహోమి మనసా మనసా హృదయన హృదయన యథా యథా దేవా దేవా ఇహ ఇహాగమన్ ఆగమన్ వీర్యుహోవత్రా ఆగమన్నిత్యాగమన్ వీతిహోత్రృతావృధ వీతిహోత్రాది వీతిహోత్రా రతావృధ సముద్రస్య రతావృధయుద్ధృతావృధ సముద్రస్య వయునస్య వయునస్య పద్మన్ పద్మం జుహోమి జుహోమి విశ్వకర్మణే విశ్వకర్మణే విశ్వాహ విశ్వకర్మణ ఇది విశ్వకర్మణే విశ్వాహ అహామర్త్యం అమర్త్యం హవి హవిరితి ఇది స్వయమాదృణ్ణాం స్వయమాదృణ్ణాముపధాయ స్వయమాదృణ్ణామిది స్వయం ఆదృణ్ణాం ఉపధాయ జుహోతి ఉపధాయేద్విపాధాయ జుహోత్యేతత్ ఏతద్వై వా అగ్నేః అగ్నేః శిరః శిరః సశీర్షాణం సశీర్షాణమేవ సశీర్షాణమితి సా శీర్షాణం ఏవాగ్ని అగ్నిం జునదే జునదే సశీర్ష సశీర్షముష్మిన్ సశీర్షేది సా శీర్ష అముష్మిన్ లోకే లోకే భవతి భవతి యః ఏవం ఏవం వేద వేద సువర్గాయ సువర్గాయ వై సువర్గాయేతి సువహాగాయ వా ఏష ఏష లోకాయ లోకాయ చీయతే చీయతే యత్ యదగ్ని అగ్నిస్తస్య తస్యత్ యదయథాపూర్వం అయథాపూర్వం క్రియతే అయథాపూర్వమిత్యథాపూర్వం క్రియతే సువర్గ్యం అసువర్గ్యమస్య అసువర్గ్యమిత్యసువహాగ్యం అస్య తత్ తత్సువర్గ్య స్వర్గ్యోగ్ని స్వర్గ్య ఇది సువహాగ్య అగ్నిశ్చితి చితిముపధాయ ఉపధాయాభి ఉపధాయేద్యుపాధాయ అభిమృషేద్ మృషేచ్చిత్తిం చిత్తిమచిత్తిం అచిత్యం చినవత్ చినవద్వి విద్వాన్ విద్వాన్ పృష్ఠా పృష్ఠేవ ఇవ వీతా వీతా వృజినా వృజినా చమర్తాన్ మర్తాన్ రాజే రాజే చస్వపత్యాయ స్వపత్యాయ దేవ స్వపత్యాయేది సోపత్యాయ దేవదితిం దితిం చ చడాస్వ రాస్వాదితిం అదితిమరుష్య పురుష్యేది ఇది యథాపూర్వం యథాపూర్వమేవ యథాపూర్వమిది యథాపూర్వం ఏవైనా ఏనాముప ఉపదద్దే దద్దే ప్రాంచం ప్రాంచమేనం ఏనం చునదే చునదే సువర్గ్య స్వర్గ్యోస్య స్వర్గ ఇది స్వహాగ్య అస్య భవతి భవతీతి భవతి విశ్వకర్మా విశ్వకర్మేతి విశ్వకర్మా దిశాం పతి పతి సహ సనః నః పశూన్ పశూన్ పాతు పాతు సహ సోస్మాన్ అస్మాన్ పాతు పాతు తస్మై తస్మై నమః నమః ప్రజాపతిః ప్రజాపతిః రుద్ర ప్రజాపతిరితి ప్రజాపతిః రుద్రో వరుణః వరుణోగ్నిః అగ్నిర్దిశాం దిశాం పతిః పతిః సహ సనః నః పశూన్ పశూన్ పాతు పాతు సహ సోస్మాన్ అస్మాన్ పాతు పాతు తస్మై తస్మై నమః నమ ఏతాః ఏతా వై వై దేవతాః దేవతా ఏతేషాం ఏతేషాం పశూనాం పశూనామధిపతయః అధిపతయస్తాభ్యః అధిపతయ ఇత్యధిపతయః తాభ్యో వై వా ఏషః ఏషా ఆవృశ్యతే వృశ్యతే యః యః పశుశీర్షాణి పశుశీర్షాణ్యుపదధాతి పశుశీర్షాణీతి పశుశీర్షాణి ఉపదధాతి హిరణ్యేష్టకాః ఉపదధాతీత్యుపదధాతి హిరణ్యేష్టకా ఉప హిరణ్యేష్టకా ఇది హిరణ్య ఇష్టకాః ఉపదధాతి దధాత్యేతాభ్యః ఏతాభ్య ఏవ ఏవ దేవతాభ్యః దేవతాభ్యో నమః నమస్కరోతి కరోతి బ్రహ్మవాదినః బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినైతి బ్రహ్మవాదినః వదంత్యగ్నౌ అగ్నౌ గ్రామ్యాన్ గ్రామ్యాన్ పశూన్ పశూన్ ప్రదధాతి దధాతి శుచా శుచారణ్యాన్ ఆరణ్యానర్పయతి అర్పయతి కిం కిం తతః తదవత్ ఉచ్ఛిగంషతి శిగంషతీతి ఇతి యత్ యద్ధిరణ్యేష్టకాః హిరణ్యేష్టకా ఉపదధాతి హిరణ్యేష్టకా ఇది హిరణ్య ఇష్టకాః ఉపదధాత్యమృతం ఉపదధాతీత్యుపదధాతి అమృతం వై వై హిరణ్యం హిరణ్యమృతేన అమృతేనైవ ఏవ గ్రామ్యేభ్యః గ్రామ్యేభ్యః పశుభ్యః పశుభ్యో భేషజం పశుభ్యైతి పశుభ్యః భేషజం కరోతి కరోతి నైనాన్ ఏనాని హినస్తి హినస్తి ప్రాణ ప్రాణో వై ప్రాణ ఇది ప్రాణ వై ప్రథమా ప్రథమా స్వయమాతృణ్ణా స్వయమాతృణ్ణా వ్యాన స్వయమాతృణ్ణేది స్వయం మాతృణ్ణా వ్యానో ద్వితీయా వ్యాన ఇది వీన ద్వితీయా పాన అపానస్తృతీయా అపాన ఇత్యపాన తృతీయాలో అను ప్రాణ్యాత్ అన్యాత్ ప్రథమా ప్రథమాయ స్వయమాతృణ్ణాం స్వయమాతృణ్ణాముపధాయ స్వయమాతృణ్ణామిది స్వయం మాతృణ్ణాం ఉపధాయ ప్రాణేన ఉపధాయేత్యుపాధాయ ప్రాణేనైవ ప్రాణేనేతి ప్రాణేన ఏవ ప్రాణం ప్రాణగుంసం ప్రాణమిది ప్రాణం సమర్థయతి అర్థయతి వి జన్యాత్ అన్యా ద్వితీయాం ద్వితీయాముపధాయ ఉపధాయ వ్యానేన ఉపధాయేత్యుపాధాయ వ్యానేనైవ వ్యానేనేతి వి అనేన ఏవ వ్యానం వ్యానగుంసం జ్ఞానమితి వి అనం సమర్థయతి అర్థయత్యప అపాన్యాత్ అన్యా తృతీయాం తృతీయాముపధాయ ఉపధాయాపానేన ఉపధాయేత్యుపాధాయ అపానేనైవ అపానేనేత్యప అనేన ఏవాపానం అపానగుంసం అపానమిత్యపానం సమర్థయతి అర్థయత్యథో అథో ప్రాణై అథో ఇత్యథో ప్రాణైరేవ ప్రాణైరి ప్రాణై ఏవైనం ఏనగుంసం సమింధే ఇంధే భూ భూర్భువ భువస్సువ సువరితి ఇది స్వయమాదృణ్ణా స్వయమాదృణ్ణా ఉప స్వయమాదృణ్ణా ఇది స్వయం మాదృణ్ణా ఉపదధాతి దధాతిమే ఇమే వై వై లోకా లోకా స్వయమాదృణ్ణా స్వయమాదృణ్ణా ఏతాభిః స్వయమాదృణ్ణా ఇది స్వయం మాదృణ్ణా ఏతాభిః ఖలు ఖలు వై వై వ్యాహృతేభిః వ్యాహృతేభిః ప్రజాపతిః వ్యాహృతేభిరది వ్యాహృతేభిః ప్రజాపతిః ప్రజాపతిరది ప్రజాపతిః ప్రాజాయత జాయత యత్ యదేతాభిః ఏతాభిర్వ్యాహృతేభిః వ్యాహృతేభిః స్వయమాదృణ్ణా వ్యాహృతేభిరది వ్యాహృతేభిః స్వయమాదృణ్ణా ఉపదధాతి స్వయమాదృణ్ణా ఇది స్వయం మాదృణ్ణా ఉపదధాతి ఇమాన్ ఉపదధాతీత్యుపదధాతి ఇమానేవ ఏవ లోకాన్ లోకానుపధాయ ఉపధాయేషు ఉపధాయేత్యుపాధాయ ఏషు లోకేషు లోకేష్వధి అధి ప్రజాయతే జాయతే ప్రాణాయ ప్రాణాయ వ్యానాయ ప్రాణాయేతి ప్రాణాయ వ్యానాయాపానాయ వ్యానాయేతి వి అనాయ అపానాయ వాచే అపానాయేత్యపానాయ వాచే త్వా తాచక్షుషే చక్షుషే త్వా తాతయా తయా దేవతయా దేవతయాంగిరస్వత్ అంగిరస్వద్ధ్రువ ధ్రువాసీద సీదాగ్నినా అగ్నినా వై వై దేవా దేవాస్సువర్గం సువర్గంలోకం సువర్గమితి సువహాగం లోకమజిగాగుంసన్ అజిగాగుంసన్ తేన తేన పతితుం పతితున్న నాశక్నువన్ అశక్నువంతే తయేతా ఏతాశ్చతస్రః చతస్ర స్వయమాదృణ్ణా స్వయమాదృణ్ణా అవశ్యన్ స్వయమాదృణ్ణా ఇది స్వయం మాదృణ్ణా అవశ్యంతా తా దిక్షు దిక్షూప ఉపాదధత అదధత తేన తేన సర్వతశ్చక్షుషా సర్వతశ్చక్షుషా సువర్గం సర్వతశ్చక్షుషేతి సర్వతః చక్షుషాః సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమాయన్ ఆయనయత్ యచ్చతస్రః చతస్ర స్వయమాదృణ్ణా స్వయమాదృణ్ణా దిక్షు స్వయమాదృణ్ణా ఇది స్వయం మాదృణ్ణా దిక్షు ఉపదధాతి ఉపదధాతి సర్వతశ్చక్షుషా ఉపదధాతీత్యుపదధాతి సర్వతశ్చక్షుషైవ సర్వతశ్చక్షుషేతి సర్వతః చక్షుషాః ఏవ తత్ తదగ్నినః అగ్నినా యజమానః యజమానః సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమేతి ఏతీత్యేతి అగ్న ఆయాహి యాహి వీతయే వీతయైతి ఇత్యాహ ఆహాహ్వద అహ్వదైవ ఏవైనం ఏనమగ్నిం అగ్నిం దూతం దూతం వృణీమహే వృణీమహ ఇతి ఇత్యాహ ఆహ హోత్వా హోత్వైవ ఏవైనం ఏనం వృణీతే వృణీతేగ్నినః అగ్నినాగ్నిః అగ్నిః సమ్ సమిధ్యతే విధ్యత ఇతి ఇత్యాహ ఆహసం సమింధే ఇంధయేవ ఏవైనం ఏనమగ్నిః అగ్నిర్వృత్రాణి వృత్రాణి జంఘనత్ జంఘనదితి ఇత్యాహ ఆహ సమిధ్యే సమిద్ధ ఏవ సమిద్ధ ఇది సంనిధ్యే ఏవాస్మిన్ అస్మిన్నింద్రియం ఇంద్రియం దధాతి దధాత్యగ్నే అగ్నే స్తోమం స్తోమం మనామహే మనామహ ఇతి ఇత్యాహ ఆహ మనుతే మనుత ఏవ ఏవైనం ఏనమేతాని ఏతాని వై వా అహ్నాహం అహ్నాగం రూపాణి రూపాణ్యన్వహం అన్వహమేవ అన్వహమిత్యనో అహం ఏవైనం ఏనం చినుతే చినుతేవ అవాహ్నాహం అహ్నాగం రూపాణి రూపాణి రంధే రంధే బ్రహ్మవాదినః బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంతి కస్మాత్ కస్మాత్ సత్యాత్ సత్యాజ్ఞాతయామ్నీః జాతయామ్నీరన్యాః జాతయామ్నీరితి జాతయామ్నీః అన్యా ఇష్టకాః ఇష్టకా అజాతయామ్నీ అజాతయామ్నీ లోకం వృణా అజాతయామ్నీత్యజాతయామ్నీః లోకం వృణేతి లోకం వృణేతి లోకం వృణా ఇత్యైంద్రాగ్నిః ఐంద్రాగ్నిః ఐంద్రాగ్నీంద్ర అగ్ని హివారహస్పత్యా వారహస్పత్యేతి బ్రూయాత్ బ్రూయాదింద్రాగ్ని ఇంద్రాగ్ని చ ఇంద్రాగ్ని ఇది ఇంద్ర అగ్ని చ హి హి దేవానా దేవానాం బృహస్పతి బృహస్పతిశ్చ చాయాతయామాన అయాతయామానోనుచరవతి అయాతయామాన ఇత్యాతయామాన అనుచరవతి భవతి అనుచరవతీతనుచరావతి భవత్యజామిత్వాయ అజామిత్వాయనుష్ఠుభాః అజామిత్వాయేత్యజామేత్వాయ అనుష్ఠుభాను అనుష్ఠుభేత్యనుష్ఠుభాః అనుచరతి చరత్యాత్మా ఆత్మా వై వైలోకం వృణ లోకం వృణ ప్రాణ లోకం వృణేతి లోకం వృణ ప్రాణోనుష్ఠు ప్రాణేతి ప్రాణ అనుష్ఠుప్ తస్మాత్ అనుష్ఠుభిత్యనోస్తు తస్మాత్ ప్రాణ ప్రాణసర్వాణి ప్రాణ ఇది ప్రాణ సర్వాణ్యంగాని అంగాన్యను అనుచరతి చలతి తా అస్య సూతదోహస సూతదోహస ఇది సూతదోహస ఇది సూతదోహస ఇత్యాహ ఆహ తస్మాత్ తస్మాత్ పరుషి పరుషి పరుషి పరుషి రస పరుషి పరుషీతి పరుషి పరుషి రస సోమం సోమద్ శ్రీణంది శ్రీణంది పృష్ణయ పృష్ణయది ఇత్యాహ ఆహాన్నం అన్నం వై వై పృష్ణి పృష్ణ్యన్నం అన్నమేవ ఏవావ అవరుంధే రుంధేర్క అర్కో వై వా అగ్ని అగ్నిరర్క అర్కోన్నం అన్నమన్నం అన్నమేవ ఏవావ అవరుంధే రుంధే జన్మన్ జన్మన్ దేవానాం విష విషస్త్రిషు త్రిష్వా ఆరోచనే రోచనే దివ దివ ఇది ఇత్యాహ ఆహేమాన్ హిమానేవ ఏవాస్మై అస్మై లోకాన్ లోకాన్ జ్యోతిష్మద జ్యోతిష్మద కరోతి కరోతి యః యో వై వా ఇష్టకానాం ఇష్టకానాం ప్రతిష్టాం ప్రతిష్టాం వేద ప్రతిష్టామిది ప్రతిష్టాం వేద ప్రతి ప్రత్యేవ ఏవ తిష్టతి తిష్టతి తయా తయా దేవతయా దేవతయాంగిరసద్ అంగిరసద్ధ్రువ ధ్రువాసీద సీదేతి ఇత్యాహ ఆహైషా ఏషా వై వా ఇష్టకానాం ఇష్టకానాం ప్రతిష్టా ప్రతిష్టాయః ప్రతిష్టేతి ప్రతిష్టా యేవం ఏవం వేద వేద ప్రతి ప్రత్యేవ ఏవ తిష్టతి తిష్టతీతి తిష్టతి సువర్గాయ వై సువర్గాయేతి సువహాగాయ వా ఏష ఏష లోకాయ లోకాయ చీయతే చీయతే యత్ యదగ్ని అగ్నిర్వజ్ర వజ్ర ఏకాదశిని ఏకాదశిని యత్ యదగ్నౌ అగ్నావేకాదశిని ఏకాదశిని వినయాద్ వినయాద్వజ్రేణ వజ్రేణైనం ఏనకం సువర్గాద్ స్వర్గాల్లోకాద్ స్వర్గాదికి సువహాగాద్ లోకాదంత అంతర్దధ్యాద్ దధ్యాద్న్న అమినుయాద్ వినయాత్ స్వరుభిః స్వరుభిః పశూన్ స్వరుభిరిది స్వరుభిః పశూన్ వ్యర్థయేత్ అర్థయేదేకయూపం ఏకయూపం వినోతి ఏకయూపమిత్యేకయూపం వినోతి నైనం ఏనం వజ్రేణ వజ్రేణ స్వర్గాద్ స్వర్గాల్లోకాద్ స్వర్గాది సువహాగాద్ లోకాదంతర్దధాతి అంతర్దధాతి న అంతర్దధాతీత్యంత దధాతి న స్వరుభిః స్వరుభిః పశూన్ స్వరుభిరిది స్వరుభిః పశూన్ వి వ్యర్థయతి అర్థయతి వి వై వా ఏష ఇంద్రియేణ ఇంద్రియేణ వీర్యేణ వీర్యేణర్ధ్యతే అర్ధ్యతే యః యోగ్నిం అగ్నిం చిన్మన్ చిన్మన్నధిక్రామతి అధిక్రామద్యైంద్రియా అధిక్రామతేత్యధిక్రామతి ఐంద్రియచ్చా ద్విచాక్రమణం ఆక్రమణం ప్రతి ఆక్రమణమిత్యాక్రమణం ప్రతిష్టకాం ఇష్టకాముప ఉపదధ్యాద్ దధ్యాన్న నేంద్రియేణ ఇంద్రియేణ వీర్యేణ వీర్యేణ వి వ్యర్థ్యతే ఋధ్యతే రుద్ర రుద్రో వై వా ఏష ఏష యత్ యదగ్ని అగ్నిస్తస్య తస్య తిస్ర తిస్రశ్శరవ్యాః శరవ్యాః ప్రతీచీ ప్రతీచీ తిరశ్చీ తిరశ్చనౌచీ అనౌచీతాభ్యః తాభ్యో వై వా ఏష ఏష ఆవృశ్చితే వృశ్చితే యః యోగ్నిం అగ్నిం చినుతే చినుతేగ్నిం అగ్నిం చిత్వా చిత్వా తిసృధన్వం తిసృధన్వమయాచితం తిసృధన్వమితి తిసృధన్వం అయాచితం బ్రాహ్మణాయ బ్రాహ్మణాయ దద్యాత్ దద్యాత్తాభ్యః తాభ్యరేవ ఏవ నమః నమస్కరోతి కరోత్యథో అథో తాభ్యః అథో ఇత్యథో తాభ్యరేవ ఏవాత్మానం ఆత్మానన్నిః నిష్క్రీణీతే క్రీణీతే యత్ యత్తే తే రుద్ర రుద్రపురః పురోధను ధనస్తత్ తద్వాద వాతో అను అనువాతు వాతు తే తస్మై తస్మై తే రుద్ర రుద్ర సంవత్సరేణ సంవత్సరేణ నమ సంవత్సరేణేతి సంవత్సరేణ నమస్కరోమి కరోమి యత్ యత్తే తే రుద్ర రుద్రదక్షిణా దక్షిణా ధను ధనస్తత్ తద్వాద వాతో అను అనువాతు వాతు తే తస్మై తస్మై తే రుద్ర రుద్ర పరివత్సరేణ పరివత్సరేణ నమ పరివత్సరేణేతి పరివత్సరేణ నమస్కరోమి కరోమి యత్ యత్తే తే రుద్ర రుద్ర పశ్చాద్ పశ్చాద్ధను ధనస్తత్ తద్వాద వాతో అను అనువాతు వాతు తే తస్మై తస్మై తే రుద్ర రుద్రేదావత్సరేణ ఇదావత్సరేణ నమ నమస్కరోమి కరోమి యత్ యత్తే తే రుద్ర రుద్రోత్తరాద్ ఉత్తరాధను ఉత్తరాదిత్యుదరాద్ ధనస్తత్ తద్వాద వాచో అను అనువాతు వాతు తస్మై తస్మై తే రుద్ర రుద్రేదువత్సరేణ ఇదువత్సరేణ నమ ఇదువత్సరేణేదివత్సరేణ నమస్కరోమి కరోమి యత్ యత్తే తే రుద్ర రుద్రోపరి ఉపరి ధను ధనస్తత్ తద్వాద వాచో అను అనువాతు వాతు తస్మై తస్మై తే రుద్ర రుద్రవత్సరేణ వత్సరేణ నమ నమస్కరోమి కరోమి రుద్ర రుద్రో వై వా ఏష యదగ్ని అగ్నిస్ స యథా వ్యాఘ్ర వ్యాఘ్ర క్రుద్ధ క్రుద్ధస్తిష్టతి తిష్టత్యేవం ఏవం వై వా ఏష ఏతర్హి ఏతర్హి సంచితం సంచితమేతైః సంచితమితి సంచితం ఏతైరుప ఉపతిష్టతే తిష్టతే నమస్కారైః నమస్కారైరేవ నమస్కారైరితి నమఃకారైః ఏవైనం ఏనకం శమయతి శమయతి ఏ అగ్నయ అగ్నిరః పురీష్యాః పురీష్యాః ప్రవిష్టాః ప్రవిష్టాః పృథివీం ప్రవిష్టాః ఇది ప్రావిష్టాః పృథివీమను అన్విత్యను తేషాం త్వం తపసి అస్యుత్తమః ఉత్తమః ప్ర ఉత్తమ ఇత్యుత్తమః ప్రణః నో జీవాతవే జీవాతవే సువ సువేది సువ ఆపన్ త్వా త్వాగ్నే అగ్నే మనసా మనసాపం ఆపన్ త్వా త్వాగ్నే అగ్నే తపసా తపసాపం ఆపన్ త్వా త్వాగ్నే అగ్నే దీక్షయా దీక్షయాపం ఆపన్ త్వా త్వాగ్నే అగ్న ఉపసద్భి ఉపసద్భిలాపం ఉపసద్భిరిత్యుపసద్భి ఆపన్ త్వా త్వాగ్నే అగ్నే సుక్యయా సుక్యయాపం ఆపన్ త్వా త్వాగ్నే అగ్నే దక్షిణాభి దక్షిణాభిరాపం ఆపన్ త్వా త్వాగ్నే అగ్నేవృథేన అవభృథేనాపం అవభృథేనేద్యవభృథేన ఆపన్ త్వా త్వాగ్నే అగ్నే వశయా అశయాపం ఆపన్ త్వా త్వాగ్నే అగ్నే సురాకారేణ సురాకారేణేతి సురాకారేణేతి సురాకారేణ ఇత్యాహ ఆహీషా ఏషా వై వా అగ్నే అగ్నేరాప్తి ఆప్తిస్తయా అదైవ ఏవైనం ఏనమాప్నోతి ఆప్నోతి ఇత్యాప్నోతి ఆయత్రేణ పురస్తాత్ పురస్తాదుప ఉపతిష్టతే తిష్టతే ప్రాణం ప్రాణమేవ ప్రాణమితి ప్రాణం ఏవాస్మిన్ అస్మిన్ దాతి దాతి బృహద్రసంతరాభ్యాం బృహద్రసంతరాభ్యాం వృక్షౌ బృహద్రసంతరాభ్యామితి బృహద్ రసంతరాభ్యాం వృక్షావోజ ఓజ ఏవ ఏవాస్మిన్ అస్మిన్ దాతి దాతి ఋతస్థాయజ్ఞాయజ్ఞేన ఋతస్థాయజ్ఞాయజ్ఞేన పుచ్చం పుచ్చమృతుషు ఋతుష్వేవ ఏ ప్రతి ప్రతిష్టతి తిష్టతి పృష్టై పృష్టైరుప ఉపతిష్టతే తిష్టతే తేజ తేజో వై వై పృష్టాని పృష్టాని తేజ తేజ ఏవాస్మిన్ అస్మిన్ దాతి దాతి ప్రజాపతి ప్రజాపతిరగ్ని ప్రజాపతిరజిత్ ప్రజాపతి అగ్నిమసృజత అసృజతస సోస్మాత్ అస్మాత్ సృష్ట సృష్ట పరాంగ పరాంగైత్ ఐత్తం తం వారవంతీజేన వారవంతీజేనావారయత వారవంతీజేనేతి వారవంతీజేన అవారయత తద్వారవంతీజస్య వారవంతీజస్య వారవంతీయత్వం వారవంతీజస్యేతి వారవంతీజస్య వారవంతీయత్వశ్శైతేన వారవంతీయత్వమితి వారవంతీయత్వం శైతేన శేతీ శేతీ అకురుత అకురుత తచ్చైతస్య శైతస్య శైతత్వం శైతత్వం యత్ శైతత్వమితి శైతత్వం తద్వారవంతీజేన వారవంతీజేనోపతిష్టతే వారవంతీజేనేతి వారవంతీజేన ఉపతిష్టతే వారయతే ఉపతిష్టత ఇత్యుపతిష్టతే వారయత ఏవ ఏవైనం ఏనగ్శీతేన శీతేన శీతి శీతి కృదే కృదే ప్రజాపతేర్హృదయేణ ప్రజాపతేర్హృదయేణాపిపక్షం అపిపక్షం ప్రతి అపిపక్షమిత్యపిపక్షం ప్రత్యుప ఉపతిష్టతే తిష్టతే ప్రేమాణం ప్రేమాణమేవ ఏవాస్య అస్య గచ్చతి గచ్చతి ప్రాచ్యా ప్రాచ్యాత్వా దిశా దిశా సాధయామి సాధయామి గాయత్రేణ గాయత్రేణ ఛందసా ఛందసాగ్నినా అగ్నినా దేవతయా దేవతయాగ్నేః అగ్నే శీర్ష్ణా శీర్ష్ణాగ్నేః అగ్నే శిర శిర ఉప ఉపదధామి దధామి దక్షిణయా దక్షిణయా త్వా దిశా దిశా సాధయామి సాధయామి త్రైష్టుభేన త్రైష్టుభేన ఛందసా ఛందసేంద్రేణ ఇంద్రేణ దేవతయా దేవతయాగ్నేః అగ్నేః పక్షేణ పక్షేణాగ్నేః అగ్నేః పక్షం పక్షముప ఉపదధామి దధామి ప్రతీచ్యా ప్రతీచ్యా త్వా త్వా దిశా దిశా సాధయామి సాధయామి జాగతేన జాగతేన ఛందసా ఛందసా సవిత్రా సవిత్రా దేవతయా దేవతయాగ్నేః అగ్నేః పుచ్చేన పుచ్చేనాగ్నేః అగ్నేః పుచ్చం పుచ్చముప ఉపదధామి దధామ్యుదీచ్యా ఉదీచ్యా త్వా త్వా దిశా దిశా సాధయామి సాధయామ్యానుష్ఠుభేన ఆనుష్ఠుభేన ఛందసా ఆనుష్ఠుభేనేత్యానోస్తుభేన ఛందసా మిత్రావరుణాభ్యాం మిత్రావరుణాభ్యాం దేవతయా మిత్రావరుణాభ్యామిది మిత్రావరుణాభ్యాం దేవతయా అగ్నేః అగ్నేః పక్షేణ పక్షేణాగ్నేః అగ్నేః పక్షం పక్షముప ఉపదధామి దధామ్యూర్ధ్వయా ఊర్ధ్వయా త్వా త్వా దిశా దిశా సాధయామి సాధయామి పాంక్తేన పాంక్తేన ఛందసా ఛందసా బృహస్పతినా బృహస్పతినా దేవతయా దేవతయాగ్నేః అగ్నేః పృష్ఠేన పృష్ఠేనాగ్నేః అగ్నేః పృష్ఠం పృష్ఠముప ఉపదధామి దధామి యః యో వై వా అపాత్మానం అపాత్మానమగ్నిం అపాత్మానమిత్యపాత్మానం అగ్నిం చిహ్నుతే చిహ్నుతే పాత్మా అపాత్మానుష్మిన్ అపాత్మేత్యప ఆత్మా అముష్మిన్ లోకే లోకే భవతి భవతి యః యస్ ఆత్మానం సాత్మానం చిహ్నుతే సాత్మానమితి సా ఆత్మానం చిహ్నుతే సాత్మా సాత్మానుష్మిన్ సాత్మేతి సా ఆత్మా అముష్మిన్ లోకే లోకే భవతి భవత్యాత్మేష్టకాః ఆత్మేష్టకా ఉప ఆత్మేష్టకా ఇత్యాత్మాష్టకాః ఉపదధాతి దధాత్యేష ఏష వై వా అగ్నేః అగ్నేరాత్మా ఆత్మా సాత్మానం సాత్మానమేవ సాత్మానమితి సా ఆత్మానం ఏవాగ్నిం అగ్నిం చినుతే చినుతే సాత్మా సాత్మాముష్మిన్ సాత్మేతి సా ఆత్మా అముష్మిన్ లోకే లోకే భవతి భవతి యః ఏవం ఏవం వేద వేదేతి వేద అగ్న ఉదధే ఉదధేయా ఉదధైత్యుదధే జాతే తైషుః ఇషుర్యువా యువా నామ నామతయా తయానః నో మృడ మృడతస్యాః తస్యాస్తే తే నమః నమస్తస్యాః తస్యాస్తే త ఉప ఉపజీవంతః జీవంతో భూయాస్మ భూయాస్మాగ్నే అగ్నే దుధ్ర దుధ్రగహ్య రహ్య గిగుంశిల గిగుంశిల వన్య వన్యజా జాతే తైషుః ఇషుర్యువా యువా నామ నామతయా తయానః నో మృడ మృడతస్యాః తస్యాస్తే తే నమః నమస్తస్యాః తస్యాస్తే త ఉప ఉపజీవంతః జీవంతో భూయాస్మ భూయాస్మ పంచ పంచ వై వా ఏతే ఏతేగ్నయః అగ్నయో యత్ యచ్చితయః చితయ ఉదధిః ఉదధిరేవ ఉదధిరిత్యుదధిః ఏవ నామ నామ ప్రథమః ప్రథమో దుధ్రః దుధ్రో ద్వితీయః ద్వితీయో గహ్యః గహ్యస్తృతీయః తృతీయః కిగుంశిలః కిగుంశిలశ్చతుర్థః చతుర్థో వన్యః వన్యః పంచమః పంచమస్తేభ్యః తేభ్యో యత్ యదాహుతీః ఆహుతీర్న ఆహుతీరిత్యాహుతీః న జుహుయాద్ జుహుయాదధ్వర్యం అధ్వర్యం చ యజమానం యజమానం చ ప్ర ప్రదహేయుః దహేయుర్యత్ యదేతాః ఏతా ఆహుతీః ఆహుతీర్జుహోతి ఆహుతీరిత్యాహుతీః జుహోతి భాగధేయేన భాగధేయేనైవ భాగధేయేనేతి భాగధేయేన ఏవైనాన్ ఏనాన్ శమయతి శమయతి నార్తిమ్ ఆర్తిమా ఆర్చతి యచ్చత్యధ్వర్యుః అధ్వర్యర్న యజమానః యజమానోవాగ్ వాంగ్మే ఆసన్ ఆసన్నసో అసో ప్రాణ ప్రాణోక్షో ప్రాణైతి ప్రాణ అక్ష్యోశ్చక్షు చక్షుకర్ణయో కర్ణయో శ్రోత్రం శ్రోత్రం బాహువో బాహువోర్బలం బలమూర్వో ఊర్వో రోజ ఓజోరిష్టా అరిష్టా విశ్వాని విశ్వాన్యంగాని అంగాని తనో తనోస్తనువా తనువా మే మే సహ సహ నమ నమస్తే హే అస్తు అస్తు మాహివంసీ హివంసీరప అపవై వా ఏతస్మాత్ ఏతస్మాత్ ప్రాణా ప్రాణా క్రామంతి ప్రాణ ఇది ప్రాణా క్రామంతియోగ్ని అగ్ని చిన్నన్న చిన్నన్నధిక్రామతి అధిక్రామతి వాగ్ అధిక్రామతేధిక్రామతి వాంగ్మే మహాసన్ ఆసన్నసో నసో ప్రాణ ప్రాణ ఇది ప్రాణ ఇత్యాహ ఆహ ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణానిది ప్రాణాన్ ఏవాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తేజ యో రుద్ర రుద్రో అగ్నౌ అగ్నౌ యః యో అప్సు అప్సు యః అప్సుపుంసు యవోషధీషు ఓషధీషు యః యో రుద్ర రుద్రో విశ్వా విశ్వా భువన భువనా వివేశ ఆవివేశ తస్మై ఆవివేశేత్యావివేశ తస్మై రుద్రాయ రుద్రాయ నమః నమోస్తు అస్వాహుతిభాగా ఆహుతిభాగా వై ఆహుతిభాగా ఇత్యాహుతి భాగా వా అన్యే అన్యే రుద్రా రుద్రా హవిర్భాగా హవిర్భాగా అన్యే హవిర్భాగా ఇది హవి భాగా అన్యే శతరుద్రీయ శతరుద్రీయకం హుత్వా శతరుద్రీయమితి శతరుద్రీయ హుత్వా గావీధుకం గావీధుకం చరం చరుమేతేన ఏతేన యజుషా యజుషా చరమాయాం చరమాయామిష్టకాయాం ఇష్టకాయాన్ని నిదధ్యాద్ దుద్ధ్యాద్భాగేయేన భాగేయేనైవ భాగేయేనేతి భాగేయేన ఏవైనం ఏనకం శమయతి శమయతి తస్యతు త్వై వై శతరుద్రీయం శతరుద్రీయకం హుతం శతరుద్రీయమితి శతరుద్రీయం హుతమితి ఇత్యాహు ఆహుర్యస్య యస్య ఇతత్ ఏతదగ్నౌ అగ్నౌ క్రియతే క్రియత ఇది ఇది వసవ వసవస్త్వా రుద్రై రుద్రై పురస్తాత్ పురస్తాత్ పాంతు పాంతు పితర పితరస్త్వా యమరాజాన యమరాజాన పితృభి యమరాజాన ఇది యమరాజాన పితృభిర్దక్షిణత పితృభిరితి పితృభి దక్షిణత పాంతు పాంతురాదిత్యా ఆదిత్యాస్వా విశ్వై విశ్వైర్దేవై దేవై పశ్చాత్ పశ్చాత్ పాంతు పాంతు ద్యుతాన ద్యుతానస్వా వా మారుత మారుతో మరుద్భిః మరుద్భిరుత్తరతః మరుద్భిరితి మరుద్భిః ఉత్తరతః పాదు ఉత్తరత ఇత్యుదరతః పాదు దేవాః దేవాస్త్వా తేంద్రజ్యేష్ఠాః ఇంద్రజ్యేష్ఠా వరుణరాజానః ఇంద్రజ్యేష్ఠా ఇంద్రజ్యేష్ఠాః వరుణరాజామధస్తాత్ వరుణరాజాన ఇది వరుణరాజానః అధస్తాచ్చ చోపరిష్టాత్ ఉపరిష్టాచ్చ చపాంతు పాంతున న వై వా ఏతేన ఏతేన పూత పూతో న మేధ్య మేధ్యో న ప్రోక్షిత ప్రోక్షితో యత్ ప్రోక్షిత ఇది ప్రారుక్షిత యదేనం ఏనమత అత ప్రాచీనం ప్రాచీనం ప్రోక్షతి ప్రోక్షతి యత్ ప్రోక్షతీతి ప్రారుక్షతి యత్ సంచితం సంచితమాజ్యేన సంచితమితి సంచితం ఆజ్యేన ప్రోక్షతి ప్రోక్షతి తేన ప్రోక్షతీతి ప్రారుక్షతి తేన పూత పూతస్తేన తేన మేధ్య మేధ్యస్తేన తేన ప్రోక్షిత ప్రోక్షిత ఇది ప్రారుక్షిత సమీచీ నామ నామాసి అసి ప్రాచీ ప్రాచీదిక్ దిక్ తస్యాహ తస్యాస్తే తేగ్నిః అగ్నిరధిపతిః అధిపతిరసితః అధిపతిరిత్యధిపతిః అసితో రక్షిత రక్షితాయః యశ్చ చాధిపతిః అధిపతిరిశ్చ అధిపతిరిత్యధిపతిః యశ్చ చ గోప్తా గోప్తా తాభ్యాం తాభ్యాం నమః నమస్తౌ తౌనః వామృడయతాహం మృడయతాం తే తేయం యం ద్విష్మః ద్విష్మోయః యశ్చ చనః మోద్వేష్టి వేష్టితం తం వాం వాంజుంభే జుంభే దధామి దధామ్యోజస్వినీ ఓజస్విని నామ నామాసి అసి దక్షిణా దక్షిణాదిక్ దిక్ తస్యాహ తస్యాస్తే త ఇంద్రః ఇంద్రోధిపతిః అధిపతిః ప్రదాగుః అధిపతిరిత్యధిపతిః ప్రదాగుః ప్రాచీ ప్రాచీ నామ నామాసి అసి ప్రతీచీ ప్రతీచీదిక్ దిక్ తస్యాహ తస్యాస్తే తే సోమ సోమోధిపతి అధిపతి స్వజ అధిపతిరిధిపతి స్వజోవస్థావా స్వజైతి స్వాజ అవస్థావా నామ అవస్థావేత్యవాస్థావా నామాసి అస్యుదీచీ ఉదీచీతి దిక్తస్యాహ తస్యాస్తే తే వరుణ వరుణోధిపతి అధిపతి శిరశ్చరాజి అధిపతిరిధిపతి తిరశ్చరాజిరధిపత్ని తిరశ్చరాజిరితి గిరశ్చారాజి అధిపత్ని నామ అధిపత్నేత్యధిపత్ని నామాసి అసి బృహతి బృహతీరిక్తస్యాహ తస్యాస్తే తే బృహస్పతి బృహస్పతిరధిపతి అధిపతి శ్రుత్ర అధిపతిరిత్యధిపతి శ్రుత్రో వశినీ వశినీ నామ నామాసి అసీయం ఇయం దిక్తస్యాహ తస్యాస్తే తే నమ యమోధిపతి అధిపతి కల్మాషగ్రీవ అధిపతిరిత్యధిపతి కల్మాషగ్రీవో రక్షిత కల్మాషగ్రీవ ఇది కల్మాషాగ్రీవ రక్షితాయ యశ్చ చాధిపతి అధిపతిర్య అధిపతిరిత్యధిపతి యశ్చ చ గోప్తా గోప్తా తాభ్యాం తాభ్యాం నమ నమస్తౌ తౌ నః నో మృయతాం మృయతాం తే తేయం యం ద్విష్మ ద్విష్మోయ యశ్చ చ నః నో ద్వేష్టి వేష్టితం తం వాం రాంజుంభే జుంభే దుధామి దుధామ్యేతా ఏతావి వై దేవతా దేవతా అగ్ని అగ్నిం చితం చితకం రక్షంతి రక్షంతి తాభ్య తాభ్యోయత్ యదాహుతి ఆహుతిర్న ఆహుతిరిత్యాహుతి నజుహుయాత్ జుహుయాదధ్వర్యం అధ్వర్యం చేజమానం యజమానం చధ్యాయేయు ధ్యాయేయుర్యేతా ఏతా ఆహుతి ఆహుతిర్జుహోతి ఆహుతిరిత్యాహుతి జుహోతి భాగధేయేన భాగధేయేనైవ భాగధేయేనేతి భాగధేయేన ఏవైనాన్ ఏనాం శమయతి శమయతి నార్తిం ఆర్తిమా ఆర్చతి పృచ్చత్యధ్వర్యు అధ్వర్యుర్న యజమాన యజమానో హేతయ హేతయో నామ నామస్థ స్థతేషాం తేషాం వహ వః పుర పురో గృహా గృహా అగ్ని అగ్నిర్వహ వైషవ ఇషవస్ సలిల సలిలో నిలింపా నిలింపా నామ నిలింపా ఇది నిలింపా నామస్థ స్థతేషాం తేషాం వహ ఓ దక్షిణ దక్షిణా గృహా గృహా పితర పితరో వహ వైషవ ఇషవసర సగరో వజ్రిణ వజ్రిణో నామ నామస్థ స్థతేషాం తేషాం వహ వః పశ్చాద్ పశ్చాద్గృహా గృహా స్వప్న స్వప్నో వహ వైషవ ఇషవో గహ్వర గహ్వరో వస్థావాన అవస్థావానో నామ అవస్థావానైత్యవస్థావాన నామస్థ స్థలేషాం తేషాం వహ ఉత్తరాద్ ఉత్తరాద్గృహా ఉత్తరాదిత్యుదోత్తరాద్ గృహా ఆప ఆపో వహ వైషవ ఇషవః సముద్ర సముద్రోధిపతయ అధిపతయో నామ అధిపతయైత్యధిపతయ నామస్థ స్థలేషాం తేషాం వహ ఉపరి ఉపరి గృహా గృహా వర్షం వర్షం వహ వైషవ ఇషవోవస్వాన్ అవస్వాన్ క్రవ్యా క్రవ్యా నామ నామస్థ స్థపార్థివా పార్థివాస్తేషాం తేషాం వహ వైహ ఇహ గృహా గృహాన్నం అన్నం వహ వైషవ ఇషవో నిమిష నిమిషో వాతనామం నిమిష ఇది నిమిష వాతనామం తేభ్య వాతనామమితి వాతనామం తేభ్యో వహ వో నమ నమస్తే తేన నో మృడయత మృడయత తేయం యం విష్మ విష్మోయ మోద్వేష్టి ద్వేష్టితం తం వహ భోజంభే జంభే దధామి దధామి హుతాద హుతాదో వై హుతాదైతి హుత అదహ వా అన్యే అన్యే దేవా దేవా అహుతాద అహుతాదోన్యే అహుతాదైత్యహుత అదహ అన్యేతాన్ తానగ్నిచిత్ అగ్నిచిదేవ అగ్నిచిదితి అగ్నిచిత్ ఏవోభయాన్ ఉభయాన్ ప్రీణాది ప్రీణాది దధ్వాధుమిశ్రేణ మధుమిశ్రేణైతా మధుమిశ్రేణేరి మధుమిశ్రేణ ఏతా ఆహుతి ఆహుతిర్జుహోతి ఆహుతిరిత్యాహుతి జుహోతి భాగధేయేన భాగధేయేనైవ భాగధేయేనేతి భాగధేయేన ఏవైనాన్ ఏనాం ప్రీణాతి ప్రీణాత్యథో అథో ఖలు అథో ఇత్యథో ఖల్వాహో ఆహురిష్టకా ఇష్టకా వై వై దేవా దేవా అహుతాదః అహుతాదయతి అహుతాదైత్యహుత అదః ఇత్యనుపరిక్రామం అనుపరిక్రామం జుహోతి అనుపరిక్రామమిత్యనుపరిక్రామం జుహోత్యపరివర్గం అపరివర్గమేవ అపరివర్గమిత్యపరివర్గం ఏవైనాన్ ఏనాన్ క్రీడాది క్రీడాతీమం ఇమగ్గస్తనం స్థలమూర్జస్వందం ఊర్జస్వందం ధయాపాం అపాం ప్రప్యాతం ప్రప్యాతమగ్నే ప్రప్యాతమితి ప్రాజ్ఞాతం అగ్నే శరీరస్య శరీరస్య మధ్యే మధ్య ఇది మధ్యే ఉత్సంజుషస్వ జుషస్వ మధుమందం మధుమంతమూర్వ మధుమంతమితి మధుమంతం ఊర్వసముద్రియం సముద్రియకం సదనం సదనమా ఆవిశస్వ విశస్వేతి విశస్వ యో వై వా అగ్నిం అగ్నిం ప్రయుజ్య ప్రయుజ్యన ప్రయుజ్యేతి ప్రయుజ్య న విముంచతి విముంచతి యథా విముంచతీతి విముంచతి యథాశ్వ అశ్వయుక్త యుక్తో విముచ్యమాన అవిముచ్యమానః క్షుద్ధ్యన్ అవిముచ్యమాన ఇత్యవిముచ్యమానః క్షుద్ధ్యన్ పరాభవతి పరాభవత్యేవం పరాభవతీతి పరాభవతి ఏవమస్య అస్యాగ్నిః అగ్నిః పరాః పరాభవతి భవతిదం తం పరాభవంతం పరాభవంతం యజమానః పరాభవంతమిది పరాభవంతం యజమానోను అనుపరాః పరాభవతి భవతి సః సోగ్నిం అగ్నిం చిత్వా చిత్వా లోక్షః లోక్షో భవతి భవతీమం ఇమగ్స్తనం స్థలమూర్జస్వంతం ఊర్జస్వంతం ధయ ధయాపాం అపామితి ఇత్యాజ్యస్య ఆజ్యస్య పూర్ణాం పూర్ణాగసృజం సృజం జుహోతి జుహోత్యేష వై వా అగ్నే అగ్నేర్విమోకః విమోక విముచ్య విమోక ఇది విమోకః విముచ్యైవ విముచ్యేతి విముచ్య ఏవాస్మై అస్మాన్నం అన్నమపి అపి దధాతి దధాతి తస్మాత్ తస్మాదాహుః ఆహుర్యః యశ్చ చైవం ఏవం వేద వేదయః యశ్చ చన అసుధాయం సుధాయకం హ సుధాయమితి సుధాయం హ వై వై వాజీ వాజీ సుహితః సుహితో దధాతి సుహితైతి సుహితః దధాతీతి ఇత్యగ్నిః అగ్నిర్వావ వావ వాజీ వాజీతం తమేవ ఏవ తత్ తత్ప్రీణాతి ప్రీణాతి సహ స ఏనం ఏనం ప్రీతః ప్రీతః ప్రీణాతి ప్రీణాతి వసీయాన్ వసీయాన్ భవతి భవతీతి భవతి ఇంద్రాయ రాజ్ఞే రాజ్ఞే సూకరః సూకరో వరుణాయ వరుణాయ రాజ్ఞే రాజ్ఞే కృష్ణః కృష్ణో యమాయ యమాయ రాజ్ఞే రాజ్ఞ ఋష్యః ఋష్య ఋషభాయ ఋషభాయ రాజ్ఞే రాజ్ఞే గవయః గవయః శార్దూలాయ శార్దూలాయ రాజ్ఞే రాజ్ఞే గౌరః గౌరః పురుషరాజాయ పురుషరాజాయ మర్కటః పురుషరాజాయేతి పురుషరాజాయ మర్కటః క్షిప్రశ్యేనస్య క్షిప్రశ్యేనస్య వర్తికా క్షిప్రశ్యేనస్యేతి క్షిప్రశ్యేనస్య వర్తికా నీలంగోః నీలంగోః క్రిమిః క్రిమిః సోమస్య సోమస్య రాజ్ఞః రాజ్ఞః కులుంగః కులుంగః సింధోః సింధోః శిగుంశుమారః శిగుంశుమారో హిమవతః హిమవతో హస్తీ హిమవతైతి హిమావతః హస్తీతి హస్తీ మయుః ప్రాజాపత్యః ప్రాజాపత్య ఊలః ప్రాజాపత్యేతి ప్రాజాపత్యః ఊలో హలీక్ష్ణః హలీక్ష్ణో వృషదగుంశః వృషదగుంశస్తే తే ధాతుః ధాతుః సరస్వత్యై సరస్వత్యై శారిః శారిః శ్వేతా శ్వేతా పురుషవాగ్ పురుషవాక్ సరస్వతే పురుషవాగితి పురుషవాగ్ సరస్వతే శుకః శుకః శ్వేతః శ్వేతః పురుషవాగ్ పురుషవాగారణ్యః పురుషవాగితి పురుషవాగ్ అరణ్యోజః అజో నకులః నకులః శకాః శకాతే తే పౌష్ణాః పౌష్ణా వాచే వాచే క్రౌంచః క్రౌంచ ఇది క్రౌంచః అపాన్నప్తే నప్తే జుషః జుషో నాక్రః నాక్రో మకరః మకరః కులీకయః కులీకయస్తే ఏ కూపారస్య అకూపారస్య వాచే వాచే వైంగరాజః వైంగరాజో భగాయ వైంగరాజ ఇది వైంగరాజః భగాయ కుషీతకః కుషీతక ఆదీ ఆదీ వాహసః వాహసో దర్విదా దర్విదాతే ఏ వాయవ్యాహ వాయవ్యాదిభ్యః దిభ్యశ్చక్రవాకః దిగ్భ్యైతి దిగ్భ్యః చక్రవాక ఇది చక్రవాకః బలాయాజగరః అజగర ఆకుః ఆకుసృజయా సృజయా శయండకః శయండకస్తే ఏ మైత్రాః మైత్రా మృత్యవే మృత్యవే సితః అసితో మన్యవే మన్యవే స్వజః స్వజః కుంభీనసః స్వజ ఇది స్వాజః కుంభీనసః పుష్కరసాదః కుంభీనస ఇది కుంభీనసః పుష్కరసాదో లోహితాహి పుష్కరసాద ఇది పుష్కరసాదః లోహితాహిస్తే లోహితాహిర్జి లోహిత అహి ఏ త్వాష్ట్రా ప్రతిశ్రుత్కాయి ప్రతిశ్రుత్కాయై వాహస ప్రతిశ్రుత్కాయాది ప్రతిశ్రుత్కాయై వాహస ఇది వాహస పురుషమృగశ్చంద్రమసే పురుషమృగ ఇది పురుషామృగ చంద్రమసే గోధా గోధాకాలకా దారువాఘాట దారువాఘాటస్తే దారువాఘాట ఇది దారు ఆఘాత ఏ వనస్పతీనామేణీ ఏణ్యన్హే అన్హే కృష్ణ కృష్ణో రాత్రియై పిక పిక క్షింకా నీలశీర్ష్ణి నీలశీర్ష్ణీరే నీలశీర్ష్ణీతి నీలశీర్ష్ణి తే ఏర్యమ్నే అర్యమ్నే ధాతు కత్కట కత్కట ఇది కత్కట సౌరీ బలాకార బలాకర్ష్య విశ్వమయూర మయూరశేల శేలస్తే తే గంధర్వాణాం గంధర్వాణాం వసూనాం వసూనాం కపింజల కపింజలో రుద్రాణాం రుద్రాణాం తిత్తిరి తిత్తిరి రోహిత్ రోహిత్ కుండ్రుణాచీ కుండ్రుణాచీ గోలత్తికా గోలత్తికాతా తా అప్సరసాం అప్సరసామరణ్యాయ అరణ్యాయ శ్రమర శ్రమర ఇది శ్రమర పృషతో వైశ్వదేవ వైశ్వదేవ పిత్వ వైశ్వదేవ ఇది వైశ్వదేవ పిత్వన్యంగు న్యంగు కష కషస్తే ఏనుమత్యై అనుమత్యా అన్యవాప అనుమత్యా ఇద్యనోమత్యై అన్యవాపోర్ధమాసానాం అన్యవాప ఇత్యన్యవాప అర్ధమాసానాం మాసాం అర్ధమాసానామిత్యర్ధమాసానాం మాసాం కశ్యప కశ్యప పుయి పుయి కుటరు కుటరుర్దాత్యౌహ దాత్యౌహస్తే తే శ్రీబాల్యై శ్రీబాల్యై బృహస్పతయే బృహస్పతయే షిట్పుట షిట్పుట ఇది షిట్పుట శకా భూమీ భూమీ పాంత్ర పాంత్ర కశ కశో మాంథీలవ మాంథీలవస్తే తే పితృణాం పితృణాం ఋతూనాం ఋతూనాం గ్రహకా గ్రహకా సంవత్సరాయ సంవత్సరాయ లోపా సంవత్సరాయేతి సంవత్సరాయ లోపా కపోత కపోత ఉలూక ఉలూక శశ శశస్తే తే నైరృతా నైరృతా కృకవాకు నైరృతాయి ఋతా కృకవాకు సావిత్ర సావిత్ర ఇది సావిత్ర రురౌద్ర రౌద్ర కృకవాస కృకవాస శకుని శకుని పిప్పకా పిప్పకాతే తే శరవ్యాయి శరవ్యాయి హరిణ హరిణో మారుత మారుతో బ్రహ్మణే బ్రహ్మణే శార్ఘ శార్ఘస్తరక్షు తరక్షు కృష్ణ కృష్ణ శ్వా శా చతురక్ష చతురక్షో గర్దభ చతురక్ష ఇది చతురక్ష గర్దభస్తే త ఇతర జనానాం ఇతర జనానామగ్నయే ఇతర జనానామితీతర జనానాం అగ్నయే ధూంక్ష్ణా ధూంక్ష్ణేతి ధూంక్ష్ణా అలజాంతరిక్ష ఆంతరిక్ష ఉద్ర ఉద్రో మద్గు మద్గు ప్లవ ప్లవస్తే తే పాం అపామదిత్యై అదిత్యై హంససాచి హగుంససాచిరింద్రాణ్యీ హగుంససాచిరితి హగుంససాచి ఇంద్రాణ్యీ కీరుషా కీరుషా గృధ్ర గృధ్రశితి కక్షీ శితికక్షీ వార్ధ్రాణస ఇది కక్షీతి శితి కక్షీ వార్ధ్రాణసస్తే తే దివ్యా దివ్యాద్యావా పృథివ్యా ద్యావా పృథివ్యా శ్వావిత్ ద్యావా పృథివ్యేతి ద్యావా పృథివ్యా శ్వావిదితి శ్వావిత్ సువర్ణ పార్జన్య సువర్ణ ఇది సువర్ణ పార్జన్యో హగుంస హగుంసో వృక వృకో వృషదగుంస వృషదగుంసస్తే త ఐంద్రా ఐంద్రా అపాం అపాముద్ర రుద్రో అర్యమ్నే అర్యమ్నే లోపాశ లోపాశ సిగుంహ సిగుంహో నకుల నకులో వ్యాఘ్ర వ్యాఘ్రస్తే తే మహేంద్రాయ మహేంద్రాయ కామాయ మహేంద్రాయేతి మహాంద్రాయ కామాయ పరస్వాన్ పరస్వానిది పరస్వాన్ ఆగ్నేయ కృష్ణగ్రీవ కృష్ణగ్రీవ సారస్వతీ కృష్ణగ్రీవ ఇది కృష్ణగ్రీవ సారస్వతీ మేషీ మేషీ బభ్రు బభ్రు సౌమ్య సౌమ్య పౌష్ణ పౌష్ణ శ్యామ శ్యామశ్చితిపృష్ట శితిపృష్టో బాలహస్పత్య శితిపృష్ట ఇది శితిపృష్ట బాలహస్పత్య శిల్ప శిల్పో వైశ్వదేవ వైశ్వదేవ ఐంద్ర వైశ్వదేవ ఇది వైశ్వదేవ ఐంద్రో రుణ అరుణో మారుత మారుత కల్మాష కల్మాష ఐంద్రాగ్న ఐంద్రాగ్న సగంహిత ఐంద్రాగ్న ఇంద్ర అగ్న సగంహితో రామ సగంహిత ఇది సంహిత అధో రామ సావిత్ర అధో రామ సావిత్రో వారుణ వారుణ పేత్వ పేత్వ ఇది పేత్వ అశ్వస్తూపర తూపరో గోమృగ గోమృగస్తే గోమృగ ఇది గోమృగ తే ప్రజాపత్యా ప్రజాపత్యా ఆగ్నేయౌ ప్రజాపత్యా ఇది ప్రజాపత్యా ఆగ్నేయౌ కృష్ణగ్రీవౌ కృష్ణగ్రీవౌ త్వాష్ట్రౌ కృష్ణగ్రీవా విది కృష్ణగ్రీవౌ ష్టౌ లోమశసక్థౌ లోమశసక్థౌ శుతిపృష్టౌ లోమశసక్థావిది లోమశాసక్థౌ శుతిపృష్టౌ బారహస్పత్యౌ శుతిపృష్టావిది శుతిపృష్టౌ బారహస్పత్యౌ ధాత్రే ధాత్రే వృషోదర వృషోదరః శౌర్యః వృషోదర ఇది వృష ఉదర శౌర్యో వలక్షః వలక్షః పేత్వః పేత్వ ఇది పేత్వః అగ్నయేనీకవతే అనీకవతే రోహితాంజిః అనీకవత ఇద్యనీకావతే రోహితాంజిరనడ్వాన్ రోహితాంజిరి రోహితాంజిః అనడ్వానధోరామౌ అధోరామౌ సావిత్రౌ అధోరామావిత్యధః రామౌ సావిత్రౌ పౌష్ణౌ పౌష్ణౌ రజతనాభీ రజతనాభీ వైశ్వదేవౌ రజతనాభీ ఇది రజతనాభీ వైశ్వదేవౌ పిశంగౌ వైశ్వదేవావిది వైశ్వదేవౌ పిశంగౌ తూపరౌ తూపరౌ మారుతః మారుతః కల్మాషః కల్మాషః ఆగ్నేయః ఆగ్నేయః కృష్ణః కృష్ణోజః అజః సారస్వతీ సారస్వతీ మేషీ మేషీ వారుణః వారుణః కృష్ణః కృష్ణ ఏకశతిపాత్ ఏకశతిపాత్ పేత్వః ఏకశతిపాదిత్యేకశతిపాత్ పేత్వ ఇది పేత్వః ఓం పంచమకాండే పంచమః ప్రశ్నః సమాప్తః.